అందుచే ఫెర్యాతి మహారాజును యజ్ఞము చేయుమని ప్రేరేపించితిని. నేనన్న మాట సత్యమని నిరూపించగలను. ఇంద్ర, వీరు నాకు నవయౌవనమిచ్చిరి. అందుకు ప్రత్యుపకారముగా సోమపానము చేయింతునని ప్రతిజ్ఞ చేసితిని. అనగా ఇంద్రుడు, వీరు దేవవైద్యులు, దేవతలచే నిందింపబడినవారు. వీరిరువురును సోమరసపానమున కరుహులు కారు. వారికి సోమమీయవద్దు. అనగా చ్యవనముని ఇట్లనెను. ఇంద్ర, పనికి మాలిన కోపమును వదిలిపెట్టుము. సూర్యపుత్రులెందుకు అర్హులు కారు అని మాట్లాడగా పెద్ద వివాదము చెలరేగెను. ఎవరును మాట్లాడలేదు. భార్గవుడు మాత్రము తపోబలముతో వారికి సోమమును ఈయబూనెను. వెంటనే దేవేంద్రుడు, ఓ బ్రాహ్మణాధమా, నీవు వీరిచే సోమపానమును చేయించినచో విశ్వరూపుని చంపినట్లు నిన్ను చంపగలను. అనగా చ్యవనుడు, దేవేంద్ర, ఆ మహాత్ములు నాకు రూప సంపదను, దృష్టిని గూడా ప్రసాదించినారు. వీరినవమానింపకుము. నన్ను రెండవ దేవునిగా మార్చినారు. వీరిని దేవతలుగా గుర్తించి సోమపానమునకు అనుమతింపుము అని పలికెను. అది విని దేవేంద్రుడు, మందమతి, వీరిద్దరును వైద్యులు, సోమపానమునకు అనర్హులు. ఒకవేళ నా మాట లెక్క చేయక నీవు వారికి సోమమిచ్చినచో నీ తల తెగ నరికెదను అని పలికెను. అనగా చ్యవనుడు కోపముతో అశ్వినులకు సోమము యథావిధిగా నీయబూనెను. ఇంద్రుడు కోపముతో తన వజ్రాయుధమును మునిపై విసిరెను. చ్యవన మహర్షి తన తపోమహిమచే ఇంద్రుని వజ్రాయుధమును స్తంభింపజేసెను. పిమ్మట మునివర్యుడు దేవేంద్రుని చంపదలచి కృత్య కొరకు మారణ మంత్రములతో హోమమును చేసెను. చ్యవనుని తపోబలముచే కృత్య జన్మించెను. దాని వలన మహాబలము గొప్ప శరీరము గల క్రూర రాక్షసుడు బయలుదేరెను. అతని పేరు మదాసురుడు. అతడు ప్రాణులకు భయంకరుడు. అతని శరీరము పర్వతమంతగానున్నది. వాని శరీరము నల్లగా కాటుక కొండవలేనుండెను. అతని వాడియగు కోరలు మిక్కిలి భయంకరములు, చూపులు క్రూరములు భయంకరములు, నాలుక మరీ భీకరము. అతని శరీరమతి కఠినము. కన్నులు దావాగ్నుల వలెనుండెను. అతనిని చూడగనే దేవతలందరూ భయముతో వణికిపోయిరి. ఇంద్రుడే భయపడి యుద్ధము మాట మరచిపోయెను. ఆ రాక్షసుడు తన పెద్ద నోటితో వజ్రాయుధమును పట్టుకొని ఘోరమైన చూపులతో ముల్లోకములను వ్యాపించునట్లుండెను. మరియు అతడు కోపముతో ఇంద్రుని మృంగబోయెను. అయ్యో, చచ్చితిమని దేవతలందరొక్క పెట్టున దుఃఖించిరి. దేవేంద్రుని భుజములు స్తంభించిపోయినవి. ఏ అస్త్రమును ప్రయోగించుటకైనను అసమర్థుడయ్యెను. దేవేంద్రుడు కాలాంతకుడగు రాక్షసుని చూచి ఏమి చేయుటకును తోచక సమయకోవిదుడగు బృహస్పతిని తలచుకొనెను. బృహస్పతి స్మరించినంతనే ఇంద్రుని వద్దకు వచ్చెను. గురుడు ఆలోచించి, ఈ రాక్షసుడు మహామంత్రములకు గాని వజ్రాయుధముకు గాని సాధ్యుడు కాడని ఇంద్రునకు తెలియజేసెను. మహాబలవంతుడగు నీ రాక్షసుడు చ్యవన మహర్షి తపోబలమున యజ్ఞకుండము నుండి పుట్టినాడు. దేవరాజా, ఇప్పుడీ రాక్షసుని దేవతలుగాని నీవుగాని నేనుగాని నివారింపలేము. చ్యవనుడు తన కృత్యను తానే నివారింపగలడు అని గురుడు పలుక దేవేంద్రుడు చ్యవనముని వద్దకు వెళ్ళి భయ వినయములతో తల వంచి నమస్కరించి ఇట్లు పలికెను. మునివర్య, సర్వజ్ఞ, నా తప్పు క్షమించుము. నన్ను చంపవచ్చుచున్న రాక్షసుని నివారింపుము. ప్రసన్నుడవగుము. నీ మాటలు చెల్లింతుము. భార్గవ బ్రాహ్మణోత్తమ, ఈనాటి నుండి యశ్వినులు సోమపానమున కరుహులు. నా మాట నిజము, నా ఎడ దయచూపుము. తపోధన ధర్మజ్ఞ, నీ ప్రయత్నము వ్యర్థము కాదు. అశ్వినులు నీ వలన నిరంతరము సోమపానము చేయువారగుదురు. ఈ సర్యాతి మహారాజు కీర్తియు శాశ్వతమగును. ముని సత్తమా, నేను చేసిన పనిమంతయు నీ తపోవీర్యము నలూరికి వెల్లడించుట కొరకే. బ్రాహ్మణవర్య, మదాసురుని ఉపసంహరింపుము, మమ్ము కనికరింపుము, దేవతలకెల్లరకు మేలు చేకూర్చుము అని ప్రార్థించెను. దేవపతి మాటలు విని చ్యవన మహర్షి తన కోపమును విడిచిపెట్టెను. మదాసురుని స్త్రీలు త్రాగుడు జూదము వేటయనుని నాలుగు స్థలముల నుండునట్లు నియమించెను. మరియు సర్వధర్మాత్ముడగు భార్గవుడు పవిత్రమైన సోమమును దేవేంద్రుని చేత అశ్వినుల చేతను త్రాగించెను. అప్పటి నుండి ఆ సరస్సు యూపస్తంభములతో విలసిల్లెను. చ్యవన మున్యాశ్రమము భూమిపై ప్రఖ్యాతి నొందెను. సర్యాతి చ్యవనుని మహిమకు సంతోషించి యజ్ఞము పూర్తి చేసి మంత్రులతో కలిసి తన నగరమునకు వెళ్ళెను. సర్యాతి ప్రతాపముతో ధర్మముతో రాజ్యమేలెను అని వ్యాస మహర్షి జనమేజయునకు వివరించెను. జనమేజయునకు వ్యాస మహర్షి భువన కోసము దాని వ్యవస్థ వరాహమూర్తి భూమిని జలము నుండి ఉద్ధరించిన విధమును అతలాది లోకములను కర్మగతి విపాకమును శ్రీదేవి పూజా విధానమును అందువలన కలుగు వివిధ ఫలములను వివరించెను. రైవతమను వృత్తాంతము. రేవతుడను రాజు రేవతితో బ్రహ్మలోకమునకు వెళ్ళుట ఆశ్చర్యకరముగా నున్నది. ఇది ఎట్లు సంభవమగునో తెలుపుగోరుచున్నానని జనమేజయుడు వ్యాసునడుగగా నాతడు ఇట్లు చెప్పెను. రాజా, సుమేరు పర్వత శిఖరములందు సర్వలోకములు కలవు. పూర్వమర్జునుడు దేవేంద్రుని నగరమున 5 సంవత్సరములు నివసించెను. అర్జునుడు మానవ శరీరముతోడనే ఇంద్రుని సన్నిధిలో నుండెను. ఇట్లే మహాభీషుడను రాజు బ్రహ్మలోకమునకేగెను. విఘ్నులైన వారు మానవులు కూడా ఎల్ల లోకములకేగవచ్చును. బ్రహ్మలోకమునకు వెళ్ళి రేవతుడేమి చేసెననగా వ్యాసుడు ఇట్లు చెప్పదొడగెను. రేవతుడు తన కుమార్తెకు తగిన వరుని తెలిసికొనుటకు బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అచట గానసభ జరుగుచుండెను. అది పూర్తి కాగా బ్రహ్మకు నమస్కరించి, ఓ దేవపతి, ఈమె నా కుమార్తె, ఈమెకు తగిన వరుని తెలుపుము. ఎందరో రాజపుత్రులు కలరుగాని నాకు ఒక్కడును నచ్చలేదు. నిన్నడుగుటకు వచ్చితినెను. నీవిక్కడకు వచ్చి చాలా కాలమగుటచే అప్పటి వారందరూ కాలగర్భములో కలిసిపోయిరి. నీ వంశజులు చనిపోయిరి. నీ పట్టణము దానవుల చేతికి చిక్కినది. అచట చంద్రవంశపురాజు పరిపాలించుచున్నాడు. అతడు యయాతి వంశజుడు. మధురా నగరాధిపతి ఉగ్రసేనుడను పేరుగాంచెను. శ్రీకృష్ణుడు మధురను విడిచి ద్వారకలో నున్నాడు. యాదవులనందరను ద్వారకలో నివసింపజేసెను. శ్రీకృష్ణుడు తన బంధువులతో అక్కడ నివసించుచున్నాడు. కృష్ణుని అన్న బలరాముడు అతడు శేషాంశచే జన్మించెను. హలాయుధుడు మూసలాయుధుడు వీరుడు. అతడు నీ కుమార్తెకు అన్ని విధముల తగినవరుడు. అతనికి నీ కన్యనిచ్చి వివాహము జరిపించుము. తరువాత నీవు బదరీకాశ్రమమున తపస్సు చేయుము అని పలుకగా రాజు తన కుమార్తెను బలరామునికిచ్చి వివాహము జరిపి తపస్సు చేసికొనుటకు వెళ్ళెను. వైవస్వతమనువు తుమ్ము నుండి ఇక్ష్వాకు మహారాజు పుట్టెను. అతడు సూర్యవంశ దీపకుడు.